ఓం ఇమగ్రస్తనం స్తనమూర్జస్వంతం ఊర్జస్వంతం ధయావాం అపాం ప్రవీణం ప్రవీణమగ్నే ప్రవీణమిది ప్రవీణం అగ్నే శరీరస్య శరీరస్య మధ్యే మధ్యై మధ్యే ఉత్సంజుషస్వ జుషస్వ శతధారం శతధారమర్వన్ శతధారమితి శతధారం అర్వన్ సముద్రియం సముద్రియాం సదానం సదానమావీశస్వ ఆవీశస్వ విశస్వేతి విశస్వ ఘృతం మీ వీక్షే వీక్షే ఘృతం ఘృతమస్య అస్య యోనీ యోనిర్ఘృతే ఘృతే శిర శిరో ఘృతం ఘృతం వస్య భూమిద్యో అస్య ధామ ధామేతి ధామ అనుష్వధమావాహ అనుష్వధమిత్యను స్వధం ఆవాహ పరమాదయస్వ మాదయస్వ స్వాహాకృతం స్వాహాకృతం వృషభ స్వాహాకృతమితి స్వాహాకృతం వృషభవక్షీ పక్షిహవ్యం హవ్యమితి హవ్యం సముద్రాదూర్మి ఊర్మిర్మధుమాన్ మధుమాం ఉతే మధుమానితి మధుమాన్ ఉదారతే ఆరదుప ఉపాభ్యసునా ఆంశునాశం సమామృతత్వం అమృతత్వమానటే అమృతత్వమిత్యమృతత్వం ఆనలిత్యానటే ఘృతస్య నామ నామగుహ్యం గుహ్యయ్యతే యరస్తి అస్తి జిహ్వా జిహ్వా దేవానాం దేవానామృతస్య అమృతస్య నాభీ నాభిరితి నాభీ వయం నామ నామ ప్రబ్రవామ బ్రవామాధృతస్య ధృతస్యాస్మిన్ అస్మిన్ యజ్ఞే యజ్ఞే ధారయామ ధారయామా నమోభిః నమోభిరితి నమః ఉపబ్రహ్మా బ్రహ్మా శృణవతే శృణవచ్చస్యమానం సస్యమానం చతుశృంగ చతుశృంగోపమీత్ చతుశృంగ ఇది చతుః శృంగ అవమీద్గౌర గౌర ఏతదిత్యేతత్ చత్వారి శృంగా శృంగాత్రయా త్రయోస్య అస్య పాదాః పాదాద్వే ద్వే శీర్షే ద్వే ఇది ద్వే శీర్షే సప్త శీర్షే ఇది శీర్షే సప్తహస్తాసః హస్తాసో అస్య అస్యేత్యస్య తితాబద్ధః బద్ధో వృషభః వృషభో రోరవీతి రోరవీతి మహః మహోదేవః దేవో మర్త్యాన్ మర్త్యాం ఆవీవేశ ఆవీవేశ వివేశేతి వివేశ త్రిధాహితం హితం పణిభిః పణిర్గుహ్యమానం ధ్వనిభిరితి పణిభిః గుహ్యమానం గవీ గవీ దేవాసాః దేవాసో ఘృతం ఘృతమను అన్వవిందన్ అవిందన్ నిత్యవిందన్ ఇంద్రయేకం ఏకాం సూర్యాః సూర్య ఏకం ఏకం యజాన యజాన వేనాద్ వేనాదేకం ఏకగ్రస్వధయా స్వధయాని ఇష్టదక్షు తదక్షురితి తదక్షు ఏతర్షంతి అర్షంతి హృద్యాత్ హృద్యాత్ సముద్రాత్ సముద్రాత్ శతవ్రజాః శతవ్రజా రిపుణా శతవ్రజాయితి శతవ్రజాః రిపుణా నావచక్షే అవచక్ష ఇత్యవచక్షే ఘృతస్య ధారాణాః ధారా అభి అభికాకసీమి చాకసీమి హిరణ్యజాః హిరణ్యయో వేతసః వేతసో మధ్యే మధ్య ఆసా ఆసామిత్యాసా ఏతే అర్షంతి అర్షంత్యోర్మయాః ఊర్మయో మృతస్యా మృగాయీవ మృగాయీవ క్షిపణో మృగా జివేతి మృగాయీవ క్షిపణో ఈషామానా ఈషామానా ఇతిషామానా సింధోరివ ప్రాధ్వనే సింధోరివేతి సింధో ఇవ ప్రాధ్వనే సోఘనాసా ప్రాధ్వన ఇతి ప్రాధ్వనే సోఘనాసో వాత ప్రమీయ వాత ప్రమేయ పతయంతి వాత ప్రమేయ ఇది వాత ప్రమేయ పతయంతి యక్వాది యక్వాస్ ధారా ధారా అరుష అరుషో నవాగీ వాగీ కాక్షా కాక్షా భిందన్ భిందన్నోర్మి ఊర్మిభిన్వమాన ఊర్మిరిోర్మి పిన్వమాన ఇది పిన్వమాన అభిప్రవంత క్రమంత సమానేవ సమానేవోషా సమానేవేతి సమానా ఇవ యోషా కళ్యాణ్యా కళ్యాణ్యస్మయమానాస స్మయమానాసో అగ్ని అగ్నిమిత్యగ్ని ఘతస్ ధారా ధారా సమిధా సమిదో న సంత సమిధైతి సంతతాయూషాణ యుషానో హర్యతి హర్యతి జాతవేదా జాతవేదా ఇది జాత వేదా కన్యా ఇవ వహతుం కన్యా ఇవేతి కన్యా ఇవ వహతు మే తవై ఏ తవావు అంజీ ఓ అంజన్ జానా అంజానా అభి అభిచాకసీమి చాకసీమీతి చాకసీమి యత్ర సోమా సోమ స్తూయతే స్తూయతే యత్ర యత్ర యజ్ఞ యజ్ఞో ఘృతస్య ఘృతస్య ధారా ధారా అభి అభితే తత్పవంతే పవంత ఇది పవంతే అభ్యర్షత అర్షత సుష్టుతి సుష్టుతి గవ్యం సుస్థుతిమితి సుస్థుతి గవ్యమాది ఆదిమస్మాసు అస్మాసు భద్రా భద్రా ద్రవీణాని ద్రవీణాని భర్త భర్తేతి దత్త ఇమై యజ్ఞం యజ్ఞం నాయత నయత దేవత దేవతాన నో ఘతస్య ఘతస్య ధారా ధారా మధుమతే మధుమత్పవంతే మధుమతి మధు మతే పవంత ఇది పవంతే ధాంతే ఏ విశ్వం విశ్వం భువనం భువనమధి అధిశ్రుతం శ్రుతమంత అంతస్య ముద్రే అంతరిత్యంత సముద్రైరి విద్యంత అంతరాయుషి ఆయుషీత్యాయుషి అపామనీకే అనీకే సమితే సమితేయ సమితైతి సం ఇతే య ఆభేద ఆభేదస్తం ఆభేదయిత్యా భేద తమశ్యామ అశ్యామ మధుమంతం మధుమంతం తే మధుమంతమితి మధు మంతం తూర్మి ఊర్మిమిోర్మి వాజస్ చమే మే ప్రసవ ప్రసవ ప్రయాతి ప్రసవైతి ప్రసవ ప్రయాతి ప్రసీతి ప్రయాతిరితి ప్రయాతి ప్రసీజద్ధీతి ప్రసీతిరితి ప్రసీతి ధీతి క్రతో క్రతుస్వరా స్వరశ్లోకా శ్లోకశ్రావ శ్రావశ్రుతి శ్రుతిర్జ్యోతి జ్యోతిస్వాహ స్వచ్చ స్వరితి స్వాహ చ మే మే యజ్ఞేన యజ్ఞేన కల్పంతాం కల్పంతాం ప్రాణ ప్రాణో బాణ అపానో వ్యాన అపాన ఇత్యాప ఆన వ్యానోసు వ్యాన ఇది వ్యాన అసో చిత్తం చిత్తమాధీతం ఆధీతం వాక్ ఆధీతమిత్యాధీతం వాంగ్మనః మనశ్చక్షుః చక్షుశ్రోత్రం శ్రోత్రం దక్షాః దక్షో బలం బలమోజాః ఓజస్సహాః సహ ఆత్మా ఆత్మా తనూః తనూః శర్మ శర్మ వర్మ వర్మాంగాని అంగాన్యస్థీని అస్థీని పరోగ్నిషి పరోగ్నిషి శరీరాణి శరీరాణ్యాయో ఆయుర్జరా జరాజ్యేష్ఠ్యం జ్యేష్ఠమాధిపత్యం ఆధిపత్యం మన్యు ఆధిపత్యమిత్యాధిపత్యం మన్యుర్భామా భామోమా అమోంభా అంభో జేమా జేమామహిమా మహిమావరిమా ప్రహిమా ప్రథిమా ప్రతిమావర్షిమా వర్షిమాద్రాహిమా ద్రాహిమా వృద్ధం వృద్ధం వృద్ధి వృద్ధిరితి వృద్ధి సత్యజ్ఞశ్రద్ధా శ్రద్ధా జగతి జగద్ధనం ధనం విశ్వం విశ్వం మహా మహక్రీడా క్రీడా మోదాః మోదో జాతం జాతం జనిష్యమానం జనిష్యమానాం సూక్తం సూక్తాం సుకృతం సూక్తమితి సు ఉక్తం సుకృతం విత్తం సుకృతమితి సుకృతం విత్తం వేద్యం వేద్యం భూతం భూతం భవిష్యతే భవిష్యత్ సుగం సుగాం సుపథ్యం సుగమితి సుగం సుపథ్యమృద్ధం సుపథ్యమితి సుపథ్యం వృద్ధమృద్ధి వృద్ధి క్లుప్తం క్లుప్తం క్లుప్తి క్లుప్తిర్మతి మతి సుమతి సుమతిర్యంత సుమతిరితి సుమతి యంత ధత్త ధత్త క్షేమా క్షేమో ధృతి ధృతిర్విశ్వం విశ్వం మహా మహసంవిత్ సంవిజ్ఞాత్రం సంవితి సంవిత్ జ్ఞాత్రాం శీలం శీలలయా తయస్సో సో ప్రసో ప్రసూస్తం ప్రసూరితి ప్రసూ సమయా మయ ప్రియం ప్రియమానుకామ అనుకామ కామా అనుకామ ఇత్యను కామ కామ సౌమనస సౌమనసో భగా భగోద్రవీణం ద్రవీణం భద్రం భద్రగ్రేయా శ్రేయో వశీయ వశీయో యసా యశైతి యసా కోత్సూండ్రుతా సూండ్రుతాపయా పయోరసా రసోభృతం ఘృతం మధు మధుసద్ధి సద్ధిస్తపీతి సపీతి కృషి సపీతి సీతి కృషిర్వృష్టి వృష్టిర్జైత్రం జైత్రమౌద్భిద్యం ఔద్భిద్యమృతం ఔద్భిద్యమిత్యౌద్భిద్యం ఘృతమృతం అమృతమయక్ష్మం అయక్ష్మమనామయతే అనామయజ్జీవాతో జీవాతుద్దీర్ఘాయుత్వం దీర్ఘాయుత్వమానమిత్రం దీర్ఘాయుత్వమితి దీర్ఘాయుత్వం అనమిత్రమభయం అభయాం సుగం సుగాం శయనం సుగమితి సుగం శయనాం సూషా సూషా సుదినం సూషా ఇతి సుషా సుదినాం రయి సుదినమితి సుదినం రయీరాయా రాయ పుష్టం పుష్టం పుష్టి పుష్టిర్విభో విభు ప్రభు విభ్రి విభో ప్రభు పూర్ణం ప్రభ్రి ప్రభో పూర్ణం పూర్ణతారం పూర్ణతారం కుయవం పూర్ణతారమితి పూర్ణ తారం కుయవమక్షీతం అక్షీతమన్నం అన్నమక్షూతే అక్షుద్రీహయా దీఘయో యవామాషా మాషాశిలా శిలా ముగ్గా ముగ్గా ఖల్వా ఖల్వా ప్రియంగవ ప్రియంగవో నవ అనవ శ్యామాకా శ్యామాకా నీవారా నీవారా గోధూమా గోధూమా మసూరా మసూరా ఇది మసూరా అశ్మా మృత్తికా మృత్తికా గిరయ గిరయ పర్వత పర్వత సికత సికత వనస్పతయ వనస్పతయో హిరణ్యం హిరణ్యమయ అయశీసం శీసం ప్రపు ప్రపు శ్యామం శ్యామల్లోహం లోహమగ్ని అగ్నిరాపా ఆపో వీరుధా వీరుధపోషధయ ఓషధయ కృష్టవచ్చా కృష్టవచ్చా కృష్టవచ్చా కృష్టవచ్చా ఇది కృష్టవచ్చా అకృష్టవచ్చా గ్రామ్యా అకృష్టవచ్చా ఇత్యకృష్టవచ్చా గ్రామ్యా పశవ పశవ ఆరణ్యా ఆరణ్యా విత్తం విత్తం విత్తి విత్యద్భూతం భూతం భూతి భూతిర్వసు వసు వసతి వసతి కర్మ కర్మశక్తి సక్తిరర్థా అర్థోయామా ఇత్యాగతి గతిరితి గతి అగ్నిర్వ్రా ఇంద్రస్సోమా సోమస్ సవిత సవిత సరస్వతీ సరస్వతీ పూషా పూషా బృహస్పతి బృహస్పతి మిత్ర మిత్రో వరుణ వరుణో ధాత ధాతా మరుత మరుతో విశ్వే విశ్వే దేవా దేవా పృథివీ పృథివ్యంతరిక్షంతరిక్షం ద్యో సమానా సమా నక్షత్రాణి నక్షత్రాణి దిశా దిశ ఇంద్రా ఇంద్ర ఇది ఇంద్రా ఆంశో రశ్మి రశ్మిరదాభ్య అదాభ్యోధీపతి అధీపతిరుపాభ్యేషు అధీపతిరిత్యధీపతి ఉపాభ్యేషురంతర్యామ ఉపాభ్యేషురిత్యోప ఆంశు అంతర్యామ ఐంద్రవాయవ అంతర్యామ ఇత్యంతః యామః ఐంద్రవాయవో మైత్రావరుణః ఐంద్రావరుణ ఆశ్వినః ఆశ్విన ప్రతిప్రస్థానః ప్రతిప్రస్థాన శుక్రః ప్రతిప్రస్థానమితి ప్రతిప్రస్థానాః శుక్రో మంథీ మంథ్యాగ్రయణః ఆగ్రయణో వైశ్వదేవః వైశ్వదేవో ధ్రువః వైశ్వదేవ ఇతి వైశ్వదేవః ధ్రువో వైశ్వానరః వైశ్వానర ఐంద్రాగ్నః ఐంద్రాగ్నో మహావైశ్వదేవః మహావైశ్వదేవో మరుత్వదీయాః మహావైశ్వదేవ ఇతి మహావైశ్వదేవః మరుత్వదీయా నిష్కేవల్యః నిష్కేవల్య సావిత్ర నిష్కేవల్యైతిని కేవల్య సావిత్ర సారస్వత సారస్వత పాత్రీవత పాత్రీవతో హార్యోజన పాత్రీవత ఇది పాత్రీవత హార్యోజనశ్చు హార్యోజన ఇది హారి యోజన శుచశ్చమసా చమసా వాయువ్యాని పాయవ్యాని ద్రోణకలశ ద్రోణకలసో గ్రావాణ ద్రోణకలస ఇది ద్రోణకలస గ్రావాణోధిశవర్ణే అధిశవర్ణే పూతభృతే అధిశవర్ణే ఇత్యధిశవర్ణే పూతభృతాధవనీయా పూతభృతి పూతభృత్ ఆధవనీయో వేదీ ఆధవనీయనీయా వేజద్వర్గి వర్గిస్వగాకార స్వగాకారో వృత స్వగాకార అవృతోగ్ని అవృత ఇవృత అగ్నిర్ఘర్మ ఘర్మోర్క అర్క సూర్య సూర్య ప్రాణ ప్రాణోశ్వమేధ అశ్వమేధ పృథివీ అశ్వమేధ ఇత్యశ్వమేధ పృథివ్యరీతి అదీజద్దితీ త్రిజద్యో ద్యౌరంగులాయ అంగులాయ చక్రాలయ చక్రాలయో దిశా దిశో వ్రతం వ్రతమృతవా ఋతవ సంవత్సర సంవత్సరస్తపాః తపోహోరాత్రే అహోరాత్రే పూర్వక్షీవే అహోరాత్రే ఇత్యహోరాత్రే పూర్వక్షీవే బృహద్రసంతరే పూర్వక్షీవేర్వక్షీవే బృహద్రసంతరే ఇది బృహతే రసంతరే ఏకా తిస్రః తిస్రః పంచ పంచ సప్త సప్త నవ నవైకాదశ ఏకాదశ త్రయోదశ త్రయోదశ పంచదశ త్రయోదశేకి త్రయః దశ పంచదశ సప్తదశ పంచదశేతి పంచదశ సప్తదశ నవదశ సప్తదశేతి సప్తదశ నవదశైకవింశతిః నవదశేతి నవదశ ఏకవింశతిస్త్రయోవింశతిః ఏకవింశతిరిత్యేకవింశతిః త్రయోవింశతిః పంచవింశతిః త్రయోవింశతిరితి త్రయః వింశతిః పంచవింశతిః సప్తవింశతిః పంచవింశతిరితి పంచవింశతిః సప్తవింశతిర్నవవింశతిః సప్తవింశతిరితి సప్తవింశతిః నవవింశతిరేకత్రింశత్ నవవింశతిరితి నవవింశతిః ఏకత్రింశత్ త్రయస్త్రింశత్ ఏకత్రింశదిత్యేక త్రింశత్ త్రయస్త్రింశత్ చతస్రః త్రయస్త్రింశదితి త్రయః త్రింశత్ చతస్రోష్టౌ అష్టౌ ద్వాదశ ద్వాదశ షోడశ షోడశ వింశతిః వింశతిశ్చతుర్వింశతిః చతుర్వింశతిరష్టావింశతిః చతుర్వింశతిరితి చతుః వింశతిః అష్టావింశతిద్వాత్రింశత్ అష్టావింశతిరిత్యష్టావింశతిః ద్వాత్రింశత్ షట్త్రింశత్ ష్ట్రింశత్ చత్వారింశత్ షట్త్రింశదితి షట్ త్రింశత్ చత్వారింశత్ చతుశ్చత్వారింశత్ చతుశ్చత్వారింశదష్టాచత్వారింశత్ చతుశ్చత్వారింశదితి చతుః చత్వారింశత్ అష్టాచత్వారింశత్యవీః అష్టాచత్వారింశదిత్యష్టాచత్వారింశత్ త్రవిస్త్రవీ త్రవిరితిత్రి అవీః త్రవీరిత్యవాట్ త్రవీచిత్రి అవీ ఇత్యవాడ్ిత్యౌహీ ఇత్యవాయుదిత్యవాట్ ఇత్యౌహీ పంచావిః పంచావిః పంచావీ పంచావిరితి పంచ అవిః పంచావీత్రివత్స పంచావీతి పంచ అవీ త్రివత్సత్రివత్స త్రివత్సైతి త్రివత్స త్రివత్సాతుర్యవాట్ త్రివత్సేతి త్రివత్స తుల్యవాట్ుర్యౌహీ తుల్యవాలితి తుల్యవాట్ తుల్యౌహీ పష్టవాట్ పష్టవాట్పష్టౌహీ పష్టవాలితి పష్ట వాట్ పష్టౌహ్యుక్షా ఉక్షావస వశరేషభ షభో వేగత్ వేగదనడ్వాన్ అనడ్వాన్ ధేనుః ధేనుశ్చ మే మే యజ్ఞేన యజ్ఞేన కల్పంతాం కల్పంతామితి కల్పంతాం వాజాయ స్వాహా స్వాహా ప్రసవాయ ప్రసవాయ అభిజాయ ప్రసవాయేతి ప్రసవాయ అభిజాయ ప్రసవే అభిజాయేత్యపి జాయ ప్రసవే వసవే వసవే హర్పదయే అహర్పదయేన్నే అహర్పదయేత్యహ పదయే అన్నే ముగ్ధాయ ముగ్ధాయ ముగ్ధాయ ముగ్ధాయ వైనాంసినాయ వైనాంసినాయ వినాంసినే వినాంసిన ఆంత్యాయనాయ వినాంసిన ఇది వినాంసినే ఆంత్యాయనాయాంత్యాయ ఆంత్యాయనాయేత్యాంత్య ఆయనాయ భౌరాయ భువనాయ భువనాయ భువనస్య భువనస్య పతయే పతయేధీపతయే అధీపతయే ప్రజాపతయే అధీపతయ ఇత్యధిపతయే ప్రజాపాతయ ప్రజాపాతయమితి ప్రజాపాతయే మిత్రాయ మిత్రాయ యంతాసి అసి యమాన యమాన ఊర్జే ఊర్జే స్వా స్వా వృష్టి వృష్టియ స్వా ప్రజానాం ప్రజానాం ప్రజానామితి ప్రజానాం ఆధిపత్యాయ ఆధిపత్యాయో ఆధిపత్యాయేత్యాధిపత్యాయ ఆయుర్యజ్ఞేన యజ్ఞేన కల్పతాం కల్పతాం ప్రాణ ప్రాణచక్షు చక్షుశ్రోత్రం శ్రోత్రం వాక్ వాం మన మన ఆత్మా ఆత్మా పృష్టం పృష్టం బ్రహ్మ బ్రహ్మయజ్ఞ యజ్ఞో జ్యోతి జ్యోతిస్వాహ సర్వయజ్ఞేన యజ్ఞేన కల్పతాం కల్పతాగ్రస్తోమా స్తోమో యజో యజుర్ఋక్ ఋక్సామ సామ బృహతి బృహద్రసంతరం రసంతరం చ రసంతరమితి రసం తరం చ స్వాహ స్వర్దేవాః దేవా అగన్మా అగన్మామృత అమృత అభూమ అభూమ ప్రజాపతే ప్రజాపతే ప్రజా ప్రజాపతేరితి ప్రజాపతే ప్రజాభూమ ప్రజా ఇది ప్రజా అభూమ వేద్ వేద్ స్వాహ స్వాహేతి స్వాహ ఓ